ఆత్మా సప్తమేతావంత సలేమైన మమష్మిన్ లోక ఉపజీవంతి ప్రజాపతిరగ్నిమచికేషతం పృథివ్యబ్రవేన్నమైరగ్ని చేష్యసేతి మా ధక్ష్యసి సాత్వాది దహ్యమానామి ధవిష్యే సపాపీరాన్ భవిష్యసీతి సోల్బ్రవేత్ తథా వా అహం కరిష్యామి యథా త్వానాతి ధక్ష్యతేతి సజిమామభ్యమృషత్ ప్రజాపతి స్వాసాదయతు ప్రజాదేవత జాంగిరస్మద్ధ్రువాసీదే మామేష్టకాం కృత్వోపాధత్తానదిరాహాయజత్పత్యగ్నిం చిన్వేతదభిమృశయత్ ప్రజాపతి స్వాసాదయతు ప్రజాదేవత జాంగిరస్మద్ధ్రువాసీదే మామేష్టకాం కృత్వోపధత్తేనదిరాహాయ ప్రజాపతిరకామయత ప్రజాదేయేని సమగర్ముఖ్యమపశ్యత్తగుం సంవత్సరమభిభస్తతో వే సప్రాజాయత తస్మాత్ సంవత్సరం భార్యః ప్రైవ జాయతేదం వసవో బ్రువం ప్రత్తమజ్యేష్ఠావజం ప్రజామహాయతం వసుభ్యః ప్రాయచ్ఛత్తం త్రయణ్యహాన్యభిభరుస్తేన త్రీణి చ శతాన్యసృజం తత్రయస్త్రయం శతం చ తస్మాహం భార్యః ప్రైవ జాయతేదాన్ రుద్రాభ్యుమన్ ప్రయోజమదనగ్భం వజం ప్రజామహాయతగం రుద్రేభ్యః ప్రాయచ్ఛంతకం షడహాన్యభిభరుస్తేన త్రీణి చ శతాన్యసృజం తాయస్త్రయం శతం చ షడహం భార్య ప్రైవ జాయతేదానాదిత్యా అబ్రవన్ ప్రయోజమదనగ్భం వజం ప్రజామహాయతి తమాదిత్యేభ్యః ప్రాయచ్ఛందం ద్వాదశాహాన్యభిభరుస్తేన త్రీణి చ శతాన్యసృజం తత్రయస్త్రయం శతం చ ద్వాదశాహం భార్య ప్రైవ జాయతేన వైదే సహస్రమసృజం దోఖాగుం సహస్రతమీంజదేవ ముక్షగుం సహస్రం వేద సహస్రం వసూనాహాప్నోతి యజుషా వాదేషా క్రియతే యజుషా పచ్యతే యజుషా విమర్శ్యతే యజుఖా సా వాదేషైతరిహి రాతజాన్యేషాయ పునః ప్రయుజ్యేత్యాహురగ్నే యుక్ష్వాహిజేతవ యుక్ష్వాహిదే బహూతమాగుం యుక్తుఖాయాంజుహోదితేనిహి వైనాం పునఃస్తయుంతేజేనాయాతజాన్యేయో వా అగ్నియోగ ఆగతే జునక్తి జుంతేజం జానేష్వగ్నే యుక్ష్వాహిదే తవ యుక్ష్వాహిదే బహూతమాగుం యుజ్జాహైష అగ్నేర్యోగస్తేనైవైనైజునక్తియుంతేజుంజానేషుంభవాదినోపదంతిన్యంగ్నిశ్చేతౌర్యా ఉత్థానా ఇది వయసా వాలేషప్రతిమయా చీయతేజాత్పృష్టితమాహుతర్చేతుర్యదుత్నం నపతిగుం శక్నుజాదశవర్గ్యోస్యాచీనముత్నం పురుషశీర్షముపదధాముఖతేవైనాహుతర్చన్నిమోత్నం చనుదేశవర్గ్యోస్యభవతి సౌర్జాజుహోతి చక్షురేవాస్మిన్ ప్రతి దాజుహోది చక్షుషే సమాన్యాజుహోతి సమానగం హి చక్షుస్సమృద్ధిరేవాసురా సంయత్తా ఆసం వామం వసు సన్యదథ తద్దేవా వామభృత వృంద తద్వామభృతో వామభృద్వామభృతముపదధాది వామమేవామసుమానోభ్యాదుర్వ్యస్య వృందే హిరణ్యమూర్ధ్నే భవతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిర్వామం జ్యోతిషైవాస్య జ్యోతిర్వామం వృందే విజయదుర్భవతి ప్రతిష్ఠిత్యై ఆపో వరుణస్య పద్మజ ఆసంతాగ్నిరభ్యధ్యాత్తామభవత్తస్యరేతపరాపదత్తదియమభవద్యద్వితీయం పరాపదత్తదశావభవదియం వై విరాటసౌ స్వరాగ్యద్విరాజాపదధాతి మే ఏవోపధత్తే యద్వా అసౌరేతస్సిం ప్రతిష్టతి తత్ప్రజాయతే తావోషధలో వీరుథో భవంతి యాజ్ఞిరత్రిజదేవం వేద ప్రైవ జాయతేన్నాదో భవతి లోరేతస్వే ముఖే కువలభ్యాదిమే ఏవాస్మై సమీచేరేతస్యాస్యాత్మాజాంతస్తామన్యాముపద్యాదుత్తమాజామన్యాగం రేతదేవాస్య సిక్తమాభ్యాముభయతః ఫలిగంధాది సంవత్సరన్న కంచన ప్రత్యవరోహేన్న హీమే కంచన ప్రత్యవరోహతస్తదే నయోర్వతయో వా అపశీరుషాణమగ్నిం చలుతే అపశీరుషా శీర్షామష్మిల్లోకే భవతి యస్య శీర్షాణి నుదే శీర్షామష్మిల్లోకే భవతి చిత్తం జహోమి మనసా హితేన గథా దేవాదిహాగమన్ వీతిహోదావృధ సముద్రస్య వయునస్య పద్మం జహోమి విశ్వకర్మణే విష్ణాహావర్తస్వజమాతృన్నామపధార జహోద్యేతన్వాగ్నే శిరస్య శీర్షాణమేవాగ్నిం చ నుదే శీర్షామష్మిల్లోకే భవతి దేవం వేద సువర్గాయ వాయోకాయ చేతదేతదగ్నిస్తూర్వం క్రియతే స్వర్గమస్యాభిమిశ్రేచ్చిత్తిమచిత్తిం చ న వద్వి విద్వాన్ పృష్ఠేవ వేదావృజనా చమర్తాయచన స్వపత్యాయ దేవతి చలా స్వాది మురుష్యేది గథాపూర్వమేవైనాముపధత్తే స్వర్గోస్వతి విశ్వకర్మా దిశాం వదిస్వనః పశూన్ పాదుసోస్మాన్ పాదు తస్మై నమః ప్రజాపతే రుద్రవరుణాగ్నిర్దిశాం వదిస్వనః పశూన్ పాదుసోస్మాన్ పాదు తస్మై నమదేతావై దేవతాయే తేషాం పశూనామధిపతజస్తాభ్యో వాదేశ ఆవృశ్చ తేజః పశుశీర్షాణ్యపదధాదిహిరణ్యేష్టకాపదధాచేతాభ్యదేవదేవతాభ్యో నమస్కరోతి బ్రహ్మవాదినో వదంత్యగ్నౌ గ్రామ్యాన్ పశూన్ ప్రదధాది శుచారణ్యానద్వయతి కింతతపుచ్చిగుంషతి దియద్భిరణ్యేష్టగా ఉపదధామృతం మే హిరణ్యమృతేణైవ గ్రామ్యేభ్యః పశుభ్యో భేషజం కరోతి నైనానేహి నస్తి ప్రాణో వై ప్రథమాశ్రయమాతృణ్ణావ్యానో ద్వితీయాపానస్తృతీయాను ప్రాణ్యాః ప్రథమాశ్రయమాతృణ్ణాముపధాయ ప్రాణేనైవ ప్రాణగము సమర్థయ దివ్యమ్యా ద్వితీయాపధాయనగము సమర్థయ్యమాన్యా తృతీయాపధాయ పానేనైవానగము సమర్థయ్యసో ప్రాణేరేవైనగము సమింధేభోర్ధువస్స పరిధి స్వజమాతృణ్ణాముపదధారే మే వై యోగాస్వజమాతృణ్ణారేతాభిః ఖలు వై విజాహృదేభిః ప్రజాపతిః ప్రాజాయతేనాభిర్వ్యాహృదేభిః స్వజమాతృణ్ణా ఉపదధారే లోకానుపథాదేశ లోకేష్వధి ప్రజాయతే ప్రాణాయ పానాయ వాచే త్వా చక్షుషే త్వాయాదేవ్రుభాసేదాగ్నినా వై దేవా స్వర్గం లోకమజిగాగుం సంతేన పతితున్నా శక్నువంతజేతాశ్రతస్రస్వజమాతృణ్ణా అపశ్యంతా దిక్షూపాదతేన సర్వతశ్చక్షుషా స్వర్గం లోకమాజతస్రస్వజమాతృణ్ణా దిక్షూపదధాది సర్వతశ్చక్షుషైవ తదగ్నినా విజమానస్సు వర్గం లోకమేతి ఆజ్ఞాయాహివేతదిత్యాహ్వతై వైనమగ్నిం దోతం వృణేమహరిత్యాహోత్వై వైనం వృణేతేనాగ్నిస్సమిద్ధరిత్యాహ సమింధయే వైనమగ్నిర్వృత్రాణి జంఘనదిత్యాహ సమిద్ధయే వాస్మిన్నింద్రియం దధాత్తగ్నే సోమం మనామహరిత్యాహ మనుతయే వైనమేదాని వాహ్నాగం రూపాణ్యం వహమే వైనం చరుదే వాహ్నాగం రూపాణి రుంధే బ్రహ్మవాదినో వదంతి ష్టకాయాకం ప్రణేత్యైంద్రాగ్నిహస్పత్యేజింద్రాగ్ని చై దేవానాం బృహస్పతిశ్చాజాతజామానోను చలపదే భవత్యజామిత్వాజానుష్ఠుభానుచరత్యాత్మా వై లోకం ప్రణా ప్రాణోనుష్ఠుప్ తస్మాత్ ప్రాణ సర్వాణ్యంగాన్యనుచరది అస్త్రశోదోహసదిత్యాహతస్మా పరుషి పరుషిరస సోమగ్రశ్రేణం విష్ణుదయత్యాహాన్నం వై కృష్ణన్నమే వావరుంధేర్గ్నిరర్గోన్నమన్నమే వావరుంధే జన్మం దేవానాం విశస్తృష్మారోచనే దివ్యాహేమానే వాస్మై లోకాన్ జ్యోతిష్మదః కరోతి యో వారిష్టకానాం ప్రతిష్టాం వేద ప్రత్యవతిక్షతిజా దేవతజాంగిరస్వధ్రువాసీదేత్యాహైషా వారిష్టకానాం ప్రతిష్టా ం వేద ప్రత్యవతిష్టతి సువర్గాయ వాదేశలోకాయ చేయదేహదగ్నిర్వజ్రేకాదశినేకాదశిని వజ్రేణైనకం సువర్గాల్లోకాదంధ్యాన్నమియాస్వరభిః పశోమ్యర్థదేకజోపమ్యైనం వజ్రేణ సువర్గాల్లోకాదంధర్దధాదినస్వరభిః పశోమ్యర్థయతి వివారేషయంద్రియేణ వీర్యేణ్యతేజోగ్రామత్యేంద్రియజాక్రమణం పదేష్టకామపరుధ్యాన్మేంద్రియేణ వీర్యేణ విరుధ్యతే రుద్రో వారేషదరగ్నిస్తస్య నమస్కరోత్మానం నిష్క్రీణీతేరుద్రపురోధనుస్తన్వాతో అనువాచతే తస్మైతే రుద్ర సంవత్సరేణ నమస్కరోమి యత్తే రుద్ర దక్షిణాధనుస్తన్వాతో అనువాచతే తస్మైతే రుద్ర పరివత్సరేణ నమస్కరోమిశ్చాద్ధనుస్తద్వాతో అనువాదుతే తస్మైతే రుద్రే ధావత్సరేణ నమస్కరోమి యత్తే రుద్రోత్తరాధనుస్తద్వాతో అనువాదుతే తస్మైతే రుద్రే దువత్సరేణ నమస్కరోమి యత్తే రుద్రో పరిధనుస్తద్వాతో అనువాదుతే తస్మైతే రుద్రవత్సరేణ నమస్కరోమి రుద్రో వాయేహయ్యాఘ్రుద్ధస్తిష్టత్యేవం భావేషయేతరిహి సంచితమేతైరవతిష్ఠతే నమస్కారైరే వైనగం శమయతి యేజ్ఞయః పురేష్యా ప్రవిష్టాః పృథివీ మను తేషాం తమస్యుత్తమః ప్రణో జీవాతవే సువ ఆపన్వాగ్నే మనసాపన్వాగ్నే తపసాపన్వాగ్నే దీక్షజాపన్వాగ్న ఉపసద్భిరాపన్వాగ్నే శక్త్యజాపన్వాగ్నే దక్షిణాభిరాపన్వాగ్నే వభృచేనాపన్వాగ్నే వశజాపన్వాగ్నే స్వగాకారేణేభ్యాహైషా వా అగ్నేరాప్తిస్తయైవై నమాప్నోతి గాయత్రేణ పురస్తాదుపతిష్టతే ప్రాణమేవాస్మిన్ దధాతి బృహద్రథం తరాభ్యాం వక్షావోజదేవాస్మిన్ దధాతి దుస్థాయజ్ఞాయజ్ఞేన పుచ్చమృదుష్వేమ ప్రతిష్ఠతి పృష్ఠైరుపతిష్ఠతే తేజో వేక్షాదేవాస్మిన్ దధాతి ప్రజాపతిరగ్నిమసోస్మాత్ సృష్టః పరాంగైత్వం వారవంతీజేనావారయ తద్వారవంతీజస్య వారవంతీ యద్వంగిష్ ప్రజాపదేనాపక్షం ప్రత్యుపతిష్టతేమాదిశామి గాయత్రేణ ఛందసాగ్నిదేవదజాగ్నేర్ష్ణాగ్నే శిరముపదధామి దక్షిణజా ద్వాదిశాసాదజామి త్రైష్ఠుభేన ఛందసేంద్రేణ దేవతజాగ్నే పక్షేణాగ్నే పక్షముపదధామి ప్రతీచ్యాత్వాదిశాసాదజామి జాగతేన ఛందసాసవిద్రా దేవతజాగ్నే పుచ్చేనాగ్నే పుచ్చముపదధామి దీచ్యాత్వాదిశాసాదజామానుష్టుభేన ఛందసామిత్రావరుణాభ్యాం దేవతజాగ్నే పక్షేణాగ్నే పక్షముపదధామ్యోధ్వజాత్వాదిశా సాదజామిపాంగేన ఛందసా బృహస్పతినా దేవతజాగ్నేః పృష్ఠేనాగ్నేః పృష్ఠముపదధామి యో వా అపాత్మానమగ్నిం చ నుదే పాత్మా పుష్పం లోకే భవతి యః సాత్మానం చ నుదే సాత్మా పుష్పం లోకే భవత్యాత్మేష్టకా ఉపదధాత్యేష వా అగ్నేరాత్మా సాత్మానమేవాగ్నిం చ నుదే సాత్మా పుష్పం లోకే భవతి ఏవం వేద అగ్న ఉదథే జాతజిషుర్యువానామతజానో మృణతస్యాస్తే నమస్తస్యాస్తమువజీవం దోభోజాస్మాగ్నేజగ్ఞయజ్ఞం శిరవన్నజాతజిషుర్యువానామతజానో మృణతస్యాస్తే నమస్తస్యాస్తమువజీవం దోభోజాస్మరం చ వాజేతే నామ ప్రథమో దుధ్రో ద్వితీయో గహ్యస్తృతీయం శివశ్చతుర్థో అన్యః పంచమస్తేభ్యో యదాహుతేర్న జుహుజాదధ్వర్జం చ యజమానం చ ప్రదహే దుర్గదేతా ఆహుదేర్జోదిధాగ్రహేదేనైవైనాహాంఛమయతి నాద్యమార్చత్రధ్వర్జున్న యజమానో వాంగ్మనాసన్నసోహ్వాణోక్ష్యోస్తక్షుఃకర్ణయో శ్రోత్రం బాహువోర్బలమూరువో రోజోరిష్టా విశ్వాణ్యంగాని తనోస్తను వామే సహ నమస్తే అస్తు మామాసికం శ్రేణ భవాహే తస్మాత్ ప్రాణాక్రామందిరోగ్ఞం చిన్మన్నధి క్రామధి వాంగ్మనాసన్నసో ప్రాణయత్యాహ ప్రాణానేవాత్మం ధత్తే యో రుద్రో అగ్నో యో అప్సుయోషధే యో రుద్రో విశ్వా భువనాదిమేష తస్మే రుద్రాయ నమో అస్వాహుతి భాగా వా అన్యే రుద్రాహవిర్భాగా అన్యే సత రుద్రేజగం హుత్వా గావేధుగం చరు మేదేన యజుషా చ రమాజామిష్టకాయాభాగేనైవైనగం సమయతి తస్యద్వై సత రుద్రేజగం హుతమిత్యాహృయస్తైతదగ్నౌ గయదగితి పశ్చాత్పాహంస్వా మారుతో మరుద్భిరుత్తరతః పాతు దేవాస్తేంద్రజ్యేచ్ఛావరుణరాజానోధస్తాచ్చోపరిష్టాచ్చ పాంతు న వాదేతేన భూతో న మేధ్యో న ప్రోక్షితో యతేన మతః ప్రాచీనం ప్రోక్షదిగచ్చందిదమాజ్యేన ప్రోక్షతి తేన భూతస్తేన మేధ్యస్తేన ప్రోక్షితః సమీచే నామాసి ప్రాచే తస్యాస్తేపదిన సితో రక్షితాయశ్చాధిపతిభ్యాం నమస్తౌ నో మృణయతాంజం విష్మోయస్తాం వాంజం భేదధామ్యోజస్విని నామాసి దక్షిణాదిత్తస్యాస్తరింద్రాధిపతి ప్రదాకు ప్రాచే నామాసి ప్రదేచేదిత్తస్యాస్తే సోమోధిపతి స్వజోవస్థావానామాసుదేచేదిత్తస్యా వర్ణోధిపతి స్థిరశ్చ రాజరథిపత్నే నామాధిపతిస్తే బృహస్పతిరథిపతి శ్రుత్రో వశనే నామాసేజంస్తేమోధిపతి కల్మాషగ్రీవో రక్షిరాయశ్చాధిపతిజశ్చ గోప్రాదాభ్యాన్నమస్తో నో మృణయతాంజయ్యష్మోజశ్చం వాంజం భేదధామ్యేతావే దేవతా అగ్నించితగం రక్షంది తాభ్యోజదాహుదే భర్జం చ యజమానం చ ధ్యాయే దుర్గదేతాహులేర్జోదిభాగేదేనైవైనాహాంసమయతినాద్యమార్చత్రద్భర్జం న యజమానో హేతయో నామస్థేషాం పురోగ్రహ అగ్నిర్వైషవస్త నిలోని లింబా నామస్థదేషాం వో దక్షిణాగ్రహా ఇతరో వైషవస్ సగరో వజ్రణో నామస్థదేషాం వః పశ్చాద్గ్రహ స్వప్నో వైషవో గహ్వరో వస్థావానో నామస్థదేషా ఉత్తరాగ్రహ ఆపో వైషవ సముద్రోధిపతజో నామస్థేషాం ఉపరిగ్రహా వరుషం వైషవో వస్రాన్ క్రౌజా నామస్థ పార్థివాస్దేషాం వైహగ్రహాన్నం వైషవో నిమిషో వాత నామం తేభ్యో నమస్తే నో విడయతాయం విష్ణోర్శ్వనోగ్రేష్టితం వోజం భేదధామి హుతాదో వా అన్యే దేవ అహుతాదోన్యేదానగ్నిచిదేవోపయాన్ ప్రేణాది దధ్నామ ఆహుదేర్జుహోద్భాగేనైవైనాహురాదగిత్యనుపరిక్రామంజుహోర్జ పరివర్గమేవైనాహాన్వేణాదిమగ్గస్తనమోర్జస్వం తంభయాపాద్యాలమగ్నే శరీరస్య మధ్యే ఉత్సంజుషస్వ మధుమంతమోర్వసముద్రిజగం సదనమావిశస్వ యో వా అగ్నిం ప్రయోజన విముంచుక్తో విముచ్యమాన శుద్ధ్యం పరాభవత్యేవమస్యాగ్ని పరాభవతి తం పరాభవం దైమిజమానో ను పరాభవతి సోగ్నిం చిప్లాలోక్షో భవదేమగ్స్తరమోర్జస్వందయాపామిత్యాజ్యస్య పూర్ణాగుసృచంజుహోత్యేష వా అగ్నేర్విమోగో విముశ్రైవాస్మాన్నమపి దధాది తస్మాదాహుర్జశ్చైవం వేదయశ్చ న సుధా జగం హవై వాజీజీతో తత్ప్రేణాది సజనం ప్రేత ప్రేణాది వసేజాన్ భవతి ఇంద్రాజరాజ్ఞరో వరుణాజరాజ్ఞే కృష్ణోజమాజరాజ్ఞరాజరాజ్ఞే గౌర పురుషరాజాయ మర్కట శుభ్రశేనస్వర్తిగానీలంగోమి సోమస్ రాజ్ఞ కులుంగ సింధో శ్రీం సుమారో హిమవతో హస్తి మయుప్రాజాపద్యూలోహలేక్ష్మాషదగుంసస్తే ధాతు సరస్వత్సారిశ్వేతరుషవా సరస్వతే శుకశ్చేత పురుషవాగారణ్యోజోనగులస్ కాదే పౌష్ణవాచే క్రౌంచ అవాంగత్రే దశోణాక్రోమగనఃకులేకయస్తే గోపాలస్య వాచే వైహింగరాజో భగాన కుశీతక ఆదేవాహసోదర్విదాదేవా దుర్గాదిభ్యశ్చక్రవాకః బలాయాగలాహుస్తృజాశయండకస్తే మైత్రా మృత్యవే సుతో మన్యవే స్వజకుంభేన సత్పుష్కర సాధో లోహితాహిస్తే త్వాష్ట్రా ప్రతిశ్రుత్కాదేవాహస పురుషమృగశ్చంద్రమసే గోధాకాలకాదార్వాఘాటస్తే వనస్పతే నామేణ్యంధే కృష్ణో రాద్రి విగహ క్షింగానీరశేష్ణీతే ధాతుః కర్కటః సౌరే బలాకశ్వమయూరశ్యేనస్తే గంధర్వాణాం వసూనాం కపించలో రుద్రాణాం దిక్తిరి రోహిత్కుండ్రనాజే గోలత్తికాత అప్సరసామరణ్యాదశర్వరః ఋషతో వైశ్వరేవ్యోన్యం గుహకశస్తేనుమత్యాన్యవాసానాసాంగశ్రవక్వయకుడలబ్ధాద్యౌహస్తే బాల్యే బృహస్పతదేశిత్పుటః శకాహౌమి పాంకశో మాం ఛేదవస్తే పితృణామృతూనాంజః కా సంవత్సరాజలోపా కపోతగులోకశశస్తే నైరజతాః ప్రగవాకుస్సాభిత్రః ్రకలాశకునిప్పగాదే సర్వజాలే హరిణో భారతో బ్రహ్మణే శార్గస్తరక్షు కృష్ణ స్వాజత రక్షో గర్దభస్తర జనామగ్నజూక్ష్ణా అరజాంతరిక్ష ఉద్రో మగ్గు ప్రవస్తే పామదిహగం సచిరింద్రాణ్యేషారధ్రశ్రుతి కక్షేవాధ్రాణశస్తే దివ్యాద్యా వా పృథివ్యా స్వామి స్వర్ణ పాజన్యోహగం సోమృగో వృషదగుంసస్త ఐంద్ర అపాముద్రోర్యం నేలో పాశస్సుగుంభోనుగులోఘ్రస్తే మహేంద్రాజకామాయ పరస్వాన్ ఆగ్నేయ కృష్ణగ్రీవః సారస్వతి మేషీ భద్రః సౌమ్యః పౌష్ణ శ్యామశ్చితి పృష్ఠో బృహస్పత్యశిల్పో వైష్దేవ ఐంద్రోరుణో మారుతః కల్మాష ఐంద్రాగ్నస్ సగం హిరోధో రామః సావిత్రో వారుణః పేత్వః అశ్వస్థో పరోగో మృగస్తే ప్రాజాపత్యా ఆగ్నేయో కృష్ణగ్రీవౌ త్వాష్టౌ లోమస సఖౌ శిలిపృష్ఠౌ బృహస్పత్యౌ ధాత్రే పృషోధరః సౌర్యోపలక్షః పేత్వః అగ్నజేనేకవతే రోహితాంజిరణ్వానథో రామౌ సావిత్రౌ పౌష్ణౌ రజతనాభీష్టదేవోభిషంగౌ తో పరౌ మారుతః కల్మాషాగ్నేయః కృష్ణో యః సారస్వతి మేషే వారుణః కృష్ణ ఏకశితి పాత్రేత్వః హిరణ్యవర్ణా సుజజః పావకాజా సుజాతః కశ్యపో యాస్మింద్రః అగ్నిజాగర్భంధిరే విరూపాస్తానాపశ్యగ్రస్యో నాభవంతో యా సాగం రాజా వరుణో జాతి మధ్యే సత్యానృతే అపశ్యం జనానాం మధుశ్చుడశ్చుజయో యాః పావకాస్తానాపశ్యగ్రస్యో నాభవంతో యా సాం దేవాదిభిగృణ్వంతి భక్ష్యం యా అంతరిక్షే బహుధా భవంతి పృథివేం పజసోంతంతి శుక్రాస్తానాపశ్యగ్రస్యో నాభవంతు శివేన వాచక్షుషాపశ్యతాపశ్యవజాతనవోపస్పృశతత్వచం మే సర్వాగం అగ్నేగం రప్సుషతో హువే భోమయివచ్చో బలమోజో నిధత్త యదసంప్రయతీరహావనరతాహతే తస్మాదానద్యో నామస్థదావో నామాని సింధవః యత్ప్రేషితా వరుణేన తా శ్రీభగం సమవల్గత తదాప్నోజింద్రో భోజతేస్తస్మాదాపో అనుష్ఠన అపకామగ్రస్యందమానా అవేవరతవోహికం ఇంద్రో వశక్తిభిర్దేవేస్తస్మాద్వారుణామవోహితం ఏకో దేవో అప్యతిష్ఠచ్ఛందమానాయథావశం ఉదానిషోర్మహేరితి తస్మాదుదకముచ్యతే ఆపో భద్రాఘితమితాప ఆసురగ్నేశోమో బిభ్రత్యాపహిత్తాః తీవ్రోరసోపసుప్రజాపరంగమ ఆమా ప్రాణేన సహ వర్తసాఘన్ ఆదిత్పశ్యామ్యుతవా శృణోమ్యామాఘోషో గచ్చతి వాంగ్ర ఆసాం మన్యే భేజానో అమృతస్తర్హి హిరణ్యవర్ణ అదృపయ్యదావహ ఆపో హిష్ఠామజో భువస్తాన ఊర్జే దధాతన హేరణాయక్షసే యో వశ్యపతమోరసస్తస్య భాజయదేహనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవోయస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః దివిశ్రయస్వాంతరిక్షయత స్వృథివిజా సంభవ బ్రహ్మవర్చసమసి బ్రహ్మవర్చసాయత్వా అవాంగ్రహాన్ గృహ్ణాత్యేతద్వావరాజసో జయ్యదేతే గ్రహాసవో నిర్వర్ణసవో రాజసోజమగ్నిసవస్యస్తాభ్యామేవ సోజతేథో ఉభావేవ లోకాపభిజయతియశ్చ రాజసూయేన జానస్య యశ్చ ఆగ్నిచిత ఆపో భవనం చాపో వా అగ్నేర్భ్రాతృయాజతపోగ్నేరథస్థాదు పదధాభిభూతే భవత్యాత్మనా పరాస్య భవత్యమృతం వా ఆపస్తస్మాదభ్యరవతాంతమభిషించం దినాత్మార్చతి సర్వమాజురేధియశ్చైత ఉపధీయం తేజవచేనా ఏవం వేదాన్నం వా ఆపః పశవాన్నం పశవోన్నాదః పశుమాన్ భవతి యశ్చైత ఉపధీయం తేజవచేనా ఏవం వేద ద్వాదశ భవంతి ద్వాదశ మాసాః సంవత్సరః సంవత్సరేణైవాస్మా అన్నమవరుంధే పాత్ర భవంతి పాత్రే వాన్నమద్యతే సజోన్నే వాన్నమవరుంధాద్వాదశా పురుషాదన్నమత్యథో పాత్రాన్న ఛిద్యతే తస్యైత ఉపధీయంతే జవుచైనా ఏవం వేద కుంభాశ్చ కుంభేశ్చ మిథునాని భవంతి మిథునస్య ప్రజాత్యే ప్రజయా పశుభిర్మిథునైర్జాయతేజశ్చైత ఉపధీయంతే జవుచైనా ఏవం వేద శుగ్వా అగ్నిస్వోధ్వర్యం యజమాన ప్రజా శుచార్పయతి యథప ఉపదథా శుచమేవాస్యాధ్వర్యున్న యజమాన శామ్యంతి ప్రజాయత్రేత ఉపధీయం దేవాం వాదేతాని హృదయాని చేత అప ఉపదథాది దైవ్యాభిదేవైనా సగం సృజతి వరుషక పర్జన్యో భవతి యో వాదేతాసాగతనం వాన్ భవతి ఏవం వేద శుగ్వా అగ్నిస్వోధ్వర్యం యజమానం ప్రజా శుచార్పయతి యథప ఉపదథా శుచమేవాస్యాధ్వర్యున్న యజమాన శామ్యం ది ప్రజాయత్రేత ఉపధీయం దేవాం వాదేతాని హృదయాని చేత అప ఉపదథాది దైవ్యాభిదేవైనా సగం సృజతి వరుషక పర్జన్యో భవతి యో వాదేతాసాయతనం కల్పతే స్మై ద్వంద్వమన్యా ఉపదథాది చతస్రో మధ్యే ధృత్యా అన్నం వాయిష్టకాయేదః ఖలు వై సాక్షాదన్నైజదేషచరుర్యదేతం చరుముపదథాది సాక్షాదేవాస్మా అన్నమవరుంధే మధ్యత ఉపదథాది మధ్యత దేవాస్మా అన్నం దధాది తస్మాన్ బృహస్పతో భవతి బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవాస్మా అన్నమవరుంధే బ్రహ్మవర్చసమసేయమర్చసాహతేజస్వే బ్రహ్మవర్చసే భవతి యస్యేష ఉపధీయతే జపుచైనమేవం వేద భూతేష్టగా ఉపదధాత్రత్రా వై మృత్యుర్జాయతే యత్ర యత్రైవ మృత్యుర్జాయతే తదేవైనమవజతే తస్మాదగ్నిచిత్సర్వమాయురేతి సర్వే హ్యస్త మృత్యమో వేష్టా స్తస్మాదగ్నిచిన్నాభిచరిత వై ప్రత్యగేనమభిచారృణుతే సూర్యదేవాదేశజోగ్నిశృణుతే దేవ సువామే తాని హమేకం శభవంతేతావంతో వై దేవానాగం సవాస్తదేవాస్మి సవాన్ ప్రగచ్చంతి తదేనగం సువంతే సమోగ్నిర్వర్ణ సమోరాజసూజం బ్రహ్మ సమశ్చిత్యో దేవశ్చత్వాహ విదుః ప్రసవయిత్యాహ ప్రసూత దేవైనం బ్రహ్మణా దేవతాభిరభిషించత్యన్నస్యావరుద్ధే పురస్తాభిషించది పురస్తాధ్య ప్రతిచేనమన్నమభ్యతే శేరుషతోభిషించది శేరుషతోహ్యన్నమభ్యత ఆముఖాజన్మవస్రావయతి దేవాస్మాన్నాజ్యన్దధాత్యగ్నే స్వాసామ్రాజ్యేనాభిషించామేత్యాహైషవా అగ్నే సవస్తే నైవైనమభిషించ దేహస్పదే స్వాసామ్రాజ్యేనాభిషించామేత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణే వైనమభిషించదేంద్రస్య త్వాసామ్రాజ్యేనాభిషించామేత్యాహేంద్రియమేవాస్మిన్నుపరిష్టాం దధాత్తే తద్వైరాజసోజస్య రూపం యదేవం విద్వానగ్ని నత ఉభావేవ లోకా విభిజయతి యశ్చ రాజసూయేనేధానస్యగశ్చాగ్నిచతయింద్రస్యాహవానస్తదశధేంద్రియం వీర్యం పరాపతప్తదేవాస్సౌత్రామన్యా సమభరాన్ సూయదేవాయషయోగ్నిచతుదేగ్నిచద్వాసౌత్రామన్యాయజేతేంద్రియమేవ వీర్యగం సంహృత్యాత్మం ధత్తే సజోరబ్దోజాభిస్ సజోరుషా అరుణేభిస్ సజోసూర్య ఏతశేన సజోషావశ్వినాదగం సోర్భిర్భిశ్వా నరగిడాభిర్భృజేన స్వాహ సంవత్సరో వా అబ్ధో వా సా అయా వా ఉషా అరుణే సూర్య ఏతశ ఇమే అశ్వినా సంవత్సరోగ్నిర్వయేష్వా నర పశవడా పశవో భృతగం సంవత్సరం పశవో న ప్రజాయంతే సంవత్సరేణైవాస్మే పశో ప్రజనయతి దర్భస్థం వేజుహోతిజద్వాస్య అమృతర్భాస్తస్మిన్ జుహోతి ప్రేమ జాయతేన్నాదో భవతి జుహ్వచ్చేతా వై దేవత అగ్నే పురస్తాద్భాగాస్తాదేవ ప్రేణాచ్చో చక్షుదేవాగ్నే పురస్తాద్వతి తథాజ్ఞనం సో భవతి ఏవం వేదాపో వాదిరమగ్రే సదిరమాసేత్స ప్రజాపతి పుష్కర పర్ణే వాతో భూతోడేలాజత్స ప్రతిష్టానావిందత సజేతపాంకురాజమవశ్యప్తస్మిన్నగ్నిమచను తతదిజమభవత్తతో వై స ప్రత్యతిష్టద్యాం పురస్తాదుపాదథా తచ్చిరో భవత్సా ప్రాచేదివ్యాం దక్షిణత ఉపాదథా స దక్షిణ పక్షో భవత్సా దక్షిణాదివ్యాం పశ్చాదుపాదథా తత్పుచ్చమభవత్సా ప్రతేచేదివ్యాముత్తరత ఉపాదథా స ఉత్తర పక్షో భవత్సో ృష్టాదుపాదృష్టమభవత్సోర్ధ్వాదిగిజం వా అగ్ని పంచేష్టగస్తస్మాజలస్యాంఖలం జభేష్టకాం ద్రుందం జర్కరాగం సర్వా వా ఇజం వయోక్తం దిశేభ్యతే తస్మాదిమాం వజాగం సినగ్నాధ్యాసతే దేవం విద్వాన్ అగ్నిం చునుతే ప్రత్యవతిష్టభిదిశో జగత్యాగ్నేయో వై బ్రాహ్మణస్తస్మా బ్రాహ్మణాగ సర్వాస దిక్ష్వర్ధృగస్వామేవ తద్దిశమన్వేపాగ్ని కులాయం తస్మాదాపోగ్నికుంహారుగా స్వామేవ తద్యోనిం ప్రవిశంతి సంవత్సరముఖ్యం కృత్వా ద్విజీదే సంవత్సరాజ్ఞేయమష్టాకపాలం నిర్వవేద ఇంద్రమేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం బారిహస్పత్యంచరం వైష్ణవంత్రికపాలం తృతీయే సంవత్సరే విజితాయేదష్టాకపాలోపవద్రష్టాక్షరాగాయత్రియాజ్ఞేయం గాయత్రం రాధస్సవనం రాధస్సవనమేవ తేన దాధార గాయత్రేం ఛందో వ్యదేకాద ఏకాదశాక్షరా త్రిష్ఠుగైంద్రం ద్వైష్ఠుభం మాధ్యంగనగం సవనం మాధ్యంగనమేవ సవనం తేన దాధార త్రిష్ఠుభం ఛందో జద్వాదశకపాలో భవతి ద్వాదశాక్షరా వైశ్వదేవం జాగతం తృతీయ సవనం తృతీయ సవనమేవ తేన దాధార జగతి ఛందో జద్వారృహస్పత్యశ్చరుర్భవతి బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మైవ తేన దాధార జద్వై భవద్యజ్ఞో వై విష్ణుర్యజ్ఞమేవ తేన దాధారయతృతీయే సంవత్సరే విజితాయజతేజిత్యేయత్ సంవత్సరముఖ్యం విభర్దీమమేవ తేన లోకగ్స్పృణోతి యద్వితీయే సంవత్సరేక్షమేవ తేన స్పృణోతి యతృతీయే సంవత్సరే విజతేమమేవ తేన లోకగ్స్పృణోత్యేతం వై పర ఆత్నారః కక్షే వాగుం ఔషజో పౌరుకుశింబతతో వైతే సహస్రగం సహస్రం పుత్రాన విందంత ప్రసతే ప్రజయా పశుభిస్తాం మాత్రమాప్నోదిజాంతే గచ్ఛ నిజ దేవం విద్వానేతమగ్నిం చినుతే ప్రజాపతిరగ్నిమచినుత సక్షురపవిద్భూత్వా తిష్టత్తం దేవా విభ్యతో నోపాయంతే ఛందోభిరాత్మానం ఛాదయిత్వోపాయం తచ్ఛందసాం ఛందస్త్వం బ్రహ్మ వై ఛందాగంసి బ్రహ్మణదేతద్రూపైయత్కృష్ణాదినంగాష్మి ఉపానః ఉపమంచతే ఛందోభిరేవాత్మానం ఛాదయిత్వాగ్నిముపచరత్యాత్మనాహికం ఛాదేవ నిధిర్వాదేష నిధీయతేజదగ్నిరన్యే వావై నిధిమగుప్త విందంతి న వా ప్రతి ప్రజానాత్మానమేవాధిపాం కురుతే గుప్త్యా అసో ఖల్వాహుర్నాక్రమ్యేతి నైరుత్యుఖాయదాక్రమేంద్రిరుత్యా ఆత్మానమపి దధ్యాత్ తస్మాన్నాక్రమ్య పురుష శీర్షముపదధాది గుప్త్యా అసో యథా బ్రూజాదే తన్మే గోపాజేతి తాదృగేవ దత్ ప్రజాపతిర్వా అసర్వాగ్నిరేవ దధ్యంగా సర్వణస్త శ్రేష్టగా అస్థాన్యేతగుం హవావతృషిరద్ధను వాచేంద్రోదీచో అస్థభిరిదిష్టగాభిరగ్నిం చినోతి సాత్మానమేవాగ్నిం చిను దేశాత్మా ఏం వేద శరీరం వా ఏతదగ్నేర్యచ్చిత్య ఆత్మా వైశ్వానరోచితే వైశ్వానరం జుహోతి శరీరమేవ విస్కృత్యాభ్యారోహతి శరీరం వా ఏతద్యజమానస్ సగ్స్కృతే ేజచ్చితే వైశ్వానరం జుహోరి శరీరమేవ సగ్గస్కృత్యాత్మనాభ్యారోహతి తస్మాత్ తస్య నావజ్యంతి జీవన్నేవ దేవానప్యేష్ణపురేషముపదధాతీజం వా అగ్నిర్వైశ్వానరస్తైషా చతుర్జత్పురేషమగ్నిమేవ వైశ్వానరం చనుత ఏషా వా అగ్నేః ప్రజాతనోర్జద్వైశ్వానరః ప్రజామేవాస్తనుపమవరుంధే అగ్నేర్వై దీక్షజా దేవా విరాజమాప్నవం తిస్రో రాత్రేర్దేక్షిత్రిపదా విరాజమాప్నో షడ్రాత్రేర్దేక్షిత్యాక్షడ్వారితవ సంవత్సర సంవత్సరో విరాజమాప్నోతి దశరాత్రేర్దేక్షిత్యాక్షరాభిరాజమాప్నోతి ద్వాదశరాత్రేర్దేక్షిత్యాద్వాదశమాసాః సంవత్సర సంవత్సర విరాట్ విరాజమాప్నోతి త్రయోదశ రాత్రేర్దేక్షిత్యాత్రయోదశమాసాః సంవత్సర సంవత్సర విరాట్ విరాజమాప్నోతి పంచదశ రాత్రేర్దేక్షిత్యాత్ పంచదశ వా అర్ధమాసస్య రాత్రయోర్ధమాసస్య సంవత్సరాభ్యతే సంవత్సర విరాట్ విరాజమాప్నోతి సప్తదశ రాత్రేర్దేక్షిత్యాత్ ద్వాదశమాసాః పంచత్రవస్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజమాప్నోతి చతుర్విగుంశతిరాత్రేర్దేక్షిత్యాచతుర్విగుంశతిరర్ధమాసాః సంవత్సర సంవత్సర విరాట్ విరాజమాప్నోతి త్రిగుంశతగుం రాత్రేర్దేక్షిత్యాత్రిగుంశతక్షరా విరాట్ విరాజమాప్నోతి మాసం దేక్షిత్యాద్యోమాసస్య సంవత్సర సంవత్సర విరాట్ విరాజమాప్నోతి చతురో మాసో చతురో వాజయతం మాసో వసవో విభరుస్తే పృథివీ మాజయం గాయత్రేం ఛందోష్టౌ రుద్రాస్తేంతరిక్షమాజయం దృష్టుభం ఛందో ద్వాదశాదిత్యాస్తే దివమాజయం జగతేం ఛందస్తతో వైతేం జాగృతమగచ్చం శ్రేక్షం దేవానాం తస్మాద్వాదశ మాసో భృత్వాగ్నిం చింబేతం ద్వాదశ మాసాః సంవత్సర సంవత్సరోగ్నిశ్చిద్దస్త హోరాత్రణేష్టగా ఆప్తేష్టగమేనం చిను తేజో వ్యావృతమేవ గచ్చతి శ్రేక్షగం సమానానా సువర్గాజపాజేషోకాయ చేయతేజమానోహేషమాక్రమిషం ప్రాణో మామాహాసేదంతరిక్షమాక్రమిషం ప్రజా మామాహాసేద్యమాక్రమిషకం సువరగన్మేత్యాహైషవా అగ్నేరన్వారోహస్తేనైవైనమన్వారోహతి సువర్గస్ లోకస్ సమశ్చేయత్పక్ష సంహితాం వినుజాత్ కనీలాగం సంయజ్ఞకృతముపేజాత్ పాపేజస్య స్యాత్ మనః ప్రజా స్యాద్ వేది సంహితాం వినోది జ్యాదాగం సమేవ యజ్ఞక్రతముపైతి నాస్యాత్ మనః పాపేజసే ప్రజా భవతి సహస్రం చిన్వేద ప్రథమం చిన్వానః సహస్ర సంయతో వా అయం లోక ఇమమేవ లోకమభిజయతి ద్విసహస్రం విదేదం చిన్వానో ద్విసహస్రం వా అంతరిక్షమంతరిక్షమేవాభిజగతి త్రిసహస్రం వేద తృతీయం చిన్వానస్త్రిసహస్రో వా అసౌ లోకోముమేవ లోకమభిజయతి జానుదగ్ధం చిన్వేద ప్రథమం చిన్వానో గాయత్రిదైవేవం లోకమభ్యారోహతి నాభిదగ్ధం చిన్వేద ద్వితీయం చిన్వానస్తృష్టుభైవాంతరిక్షమభ్యారోహతి గ్రీవదగ్ధం చిన్వేద తృతీయం చిన్వానో జగజ్జైవామం లోకమభ్యారోహతి నాగ్నిం చిత్వా రామాముపేజాదిలోనౌరేతో ధాస్యామీర్నద్వితీయం చిత్వాన్యశస్త్రిజముపేజాన్నతృతీయం చిత్వా కాంచనోపేజాద్రేతో వాజేతం నిధ్యదగ్నిం చిను తేజదుపేజాద్రేదసావ్యధ్యేతాసో ఖల్వాహురప్రజస్యం దద్యన్నోపేజాదిజద్రేతస్తి ృతస్తస్మాదుపేజాద్రేతసోస్కందాజత్రీణి వావరేత పితాపుత్ర పౌత్రో జద్వేరేతస్య చాపుపద్యాద్రేతోస్తిస్త ఉపదధాదిరేతసంతత్యా ఇదం వావ ప్రసమారేతస్య గ్వాగ్వాయిరం తస్మాత్ పశ్యంతి మాం పశ్యంతి వాచం వదంతి మంతరిక్షం విదేదా ప్రాణో వా అంతరిక్షం తస్మాన్నాంతరిక్షం పశ్యంతి న ప్రాణమసౌ తృతీయా చక్షుర్వా అసౌ తస్మాత్ పశ్యంతమోం పశ్యంతి చక్షుర్యజుషేమాంచామోంచోపదధాది మనసా మధ్యమామేషాం లోకానాం కృప్త్యా అథో ప్రాణానామిష్టో యజ్ఞో భృగభిరాశేర్వసుభిస్తస్య త ఇష్టస్య వేదస్య ద్రవిణేహ భక్షిదేవ్యా హస్తుత శస్త్రే ఏమైతేన దుహే పితామాదరిశ్వాచ్ఛిద్ర ఉషజః పదానుదక్షు స్తోమో విశ్వభిన్నేతానే బృహస్పతిరుక్థా మదానిషగం శిషదిభ్యా హైతద్వా అగ్నే రుక్థం అనుషగం సతి. ప్రపాదకాశ్రథోర్భాప్రవరోహరిగర్భాణాం ప్రత్యాప్రపాదాయాథోసవమేనం నిరోహేర్గర్భం శక్యం భవతి షోఢా విహితో వై పురుషాత్మా శిరశ్చ చత్వారిదంగాన్యాత్మన్నేవైనం విభర్తి ప్రజాపతిర్వాజేషజదగ్నిస్తస్యోఖాచో లోకలం చ స్తనౌ దావస్య ప్రజా ఉపజీవంతి దుఃఖాంచో లోకలం చోపదధాభ్యామేవ యజమానోమస్మిన్ లోకే అగ్నిం దుహే సంవత్సరో వాజేషజదగ్నిస్తస్య త్రేధా విహితాయిష్టకాః ప్రాజాపత్యా వైష్ణవేర్వైష్ణకర్మణిరహోరాత్రాణ్యేవాస్య ప్రాజాపత్యాయ దుఃఖ్యం విభర్తి ప్రాజాపత్యా వనస్పతజో వైష్ణవీరేవ తదుపధత్తే విష్ణకాభిరగ్నిం చినోతీదం వై విష్ణకర్మా వైష్ణకర్మణీరేవ తదుపధత్తే తస్మాదాహుస్త్రిమిదగ్నిరిదిదం వాదేతం యజమానదేవ చిన్వేద యదస్యాన్యస్కి నుజాద్యత్తం దక్షిణాధర్ణరాధజేదగ్నిమస్య వృంజేతజోస్యాగ్నిం చినుజాప్తం దక్షిణాభిరాధలేదగ్నిమేవ ప్రణోది ప్రజాపతిరగ్నిమచన తత్తుభిః సంవత్సరం వసంతేనైవాస్య పూర్వార్ధమచరుత దక్షిణం వక్షం వర్షాభిః పుచ్చకం శరదోత్తరం వక్షకం హేమంతేన మధ్యం బ్రహ్మణా వా అస్య తద్పూర్వార్ధమచన దక్షత్రేణ దక్షిణం వక్షం వసుభిః పుచ్చం విశోత్తరం వక్షమాశయా మధ్యయ్యదేవం విద్వానగ్ఞం చ సర్వమవరుంధే శృణ్వంతేన నమగ్నిం చిక్యానమత్యన్నగుం రోచత ఇయం భావ ప్రథమాచిరోషధయో వనస్పతజః పురేషమంతరిక్షం ద్వితీయావయాగుంసి పురేషమసౌ తృతీయా నక్షత్రాణి పురేషం యజ్ఞశ్చతుర్థే దక్షిణా పురేషం యజమానః పంచమే ప్రజా పురేషం క్షత్రుచతే కంచిన్ వేదయజ్ఞం దక్షిణామాత్మానం ప్రజామంతరియాత్ తస్మాత్ పంచచతేకశ్చేతం యదేతదేవ ృణోతిజమాన ప్రతిష్ఠే పంచచతజోరుష ఆత్మానమేవ స్పృణోతి పంచచతజో భవంతి పంచభిః పురుషైరభ్యోహ సంపద్యం తే దశాక్షరో వై పురుషో జావానేవ పురుషస్తృణోత్తసో దశాక్షర విరాడన్నం విరాజ్యేవాతిష్ఠతి సంవత్సరో వై ఛేచితిర్తమః పురేషకం షచ్చితజో భవంతి షట్పురేషాణి ద్వాదశ సంపద్యంతే ద్వాదశ మాసాః సంవత్సరః సంవత్సర ఏవ ప్రతిష్ఠతి రోహితోరోహిత కర్కం ధురోహితస్తే ప్రాజాపత్యా బభ్రురరుణబభ్రుశుక బభ్రుస్తే రౌద్రశ్వేతశ్వేతాక్షేతగ్రీవస్తే పితృదేవ్యాస్తిస్ర కృష్ణావశావారణ్యస్తిస్ర శ్వేతావశా సౌర్యో మేత్రాబార్హస్పత్యా ధూమ్రలామాస్తోబరాః ఫల్గోర్లోహితోర్నేవలక్షేతాః సారస్వత్య పృషదే స్థూల పృషదే క్షుద్ర పృషదే తావైస్తిస్రశ్యామావశాః పౌష్ణ్యస్తిస్రో రోహిణేర్వశామైంద్రియైంద్రావారహస్పత్యా అరుణలలామాస్తోపరాః శ్రీబాహురణ్యత శ్రీబాహుస్త మంత శ్రీబాహుస్త ఐంద్రవాజవాశ్రీరంధ్రోణ్యత శ్రీరంధ్రస్తమంతశ్రీరంధ్రస్తే మయేంద్రావరుణా శుద్ధబాల సర్వశుద్ధబాలో మణిబాలస్త ఆశ్వినాశిల్పావశావైస్వదేవ్యస్తిశ్రశ్వేనే పరమేక్షిరే సోమా బహుష్ణ శ్యామల రామాస్తూపరాః ఉన్నతర్షభో వా మనస్తైంద్రావరుణాశ్రితికగుచ్చతి పృష్ఠశ్రితి భసత్తైంద్రావాయస్వద్యాశ్రితిపాచ్ఛిజ్యోష్ఠస్య దుభ్రస్తైంద్రావైష్ణవాస్తిస్రస్యద్మావశావైష్కర్మణ్యస్తిస్రోధాత్రే పృషోధరాహైంద్రావోష్ణాశ్రేతరలామాస్తూపరాః కర్ణాస్త్రజో యామాస్ సౌమ్యాస్త్రజశ్రుతింగా అగ్నజయజమిష్ఠాజత్రజో నకులాస్తిస్రోహిణీస్త్రయస్తావసోనాస్రోరుణాదిత్యౌక్యస్తారుద్రాణాగం సోమైంద్రాబభ్రలామాస్తూపరాః శుంఠాస్త్రజో వైష్ణవ అధీలోచకర్ణాస్త్రజో విష్ణవ పురుక్రమాయ లక్ష్మినస్త్రజో విష్ణవ పురుగారాది పంచావేస్తిస్ర ఆదిత్యానాహం త్రివత్సాస్తిస్రోంగిరసామైంద్రా వైష్ణవ గౌరలలామాస్తూపరాః ఇంద్రాయరాజ్ఞే త్రయశ్చితి పృష్ఠాయింద్రాయాధిరాజాయ త్రయశ్చితి కగుదగింద్రాయ స్వరాజ్ఞే త్రయశ్చితి భదలస్తిస్రస్తౌ సాధ్యానాస్రః పష్టౌ హ్యో విశ్వేషాన్ దేవానామాజ్ఞేంద్రాః కృష్ణలలామాస్తూపరాః ఆదిత్యై త్రయో రోహితైతారింద్రాణ్యే త్రయః కృష్ణైతాః కుహ్వయే త్రయోరుణైతాస్తిస్రో ధేనవో రాగాయై త్రయో నడ్వాహస్విని వాల్యా ఆహ్నా వైష్ణవ రోహితనలామాస్తూపరాః సౌమ్యాస్త్రయః విషంగా సోమాజరాజ్ఞే త్రయః సారంగాః పార్జన్యానభో రూపాస్తిస్రో జామదుహా ఇంద్రాణ్యే తిస్రో మేష్య ఆదిత్యాద్యా వా పృథివ్యామాలంగాస్తూపరాః వార వరుణాశ్రయః కృష్ణలలామావరుణాజరాజ్ఞేంద్రయోరోహితలలామావరుణాయ నిషాదశేంద్రయోరుణలలామాశిల్పాశ్రయో వైశ్వదేవాశ్రయః కృష్ణయః సర్వదేవత్యాయీంద్రాసూరాశ్రేతలలామాస్తు పరాః సోమాజస్వరాజ్ఞో వాహావరగ్వాహావింద్రాగ్నిభ్యామోదాభ్యాముష్కారావింద్రాగ్నిభ్యాంబలదాభ్యాగుంసేనవాహావేధేను భౌమే దిగ్భ్యో వడవే ద్వేధేను భౌమే వైరాజే పురుషే ద్వేధేను భౌమే వాజవ ఆరోహణ వాహావరగ్వాహౌ వారుణీ కృష్ణే క్షేత్రాజ్ఞౌ దివ్యావృషభౌ పరిమళౌ ఏకాదశ ప్రాతర్గవిజా పశవ ఆలభ్యం దేశగలః కల్మాషః కిగిదీభిర్విదీకయస్తే వాష్ట్రాః సౌరేర్నవ శ్వేతావశానో వంధ్యా భవంతాగ్నేయైంద్రాగ్న ఆశ్వినస్తే విశాలలోప ఆలభ్యంతే శకంగాస్త్రజో వాసంతాః సారంగాస్త్రజో గ్రైష్మాః పృషంతస్త్రజో వారిషికాః పృష్ణజస్త్రజః శారదాః పృష్ణసఖాస్త్రజో హైమంతికా అవలిప్తాస్త్రయః శైశిరాః సంవత్సరాజనివక్షసః ఓ